بسم الله الرحمن الرحيم والطور وكتاب مسطور في رق منشور والبيت المعمور والسقف المرفوع والبحر المسجور إن عذاب ربك لواقع ما له من دافع يوم تمور السماء مورا وتسير الجبال سيرا అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. తూర్ పర్వతం సాక్షిగా మృదువైన చర్మపు కాగితంపై వ్రాయబడిన స్పష్టమైన గ్రంథం సాక్షిగా సందర్శనాలయం కావా గృహం సాక్షిగా ఎత్తైన కప్పు సాక్షిగా అల్లకల్లోలపు సముద్రం సాక్షిగా నీ ప్రభువు శిక్ష తప్పకుండా సంభవించనున్నది. దానిని ఎవ్వడూ అడ్డుకోజాలడు. ఆకాశం భయంకరంగా కనిపించే రోజున, పర్వతాలు ఎగురుతూ తిరిగే రోజున అది సంభవిస్తుంది. هذه النار التي كنتم بها تكذبون أفسحر هذا أم أنتم لا تبصرون اصلوها فاصبروا أو لا تصبروا سواء عليكم إنما تجزون ما كنتم تعملون إيناروا ఒక ఆటగా వితండవాదనలు చేస్తున్న సత్య తిరస్కారులకు ఆనాడు వినాశం కలుగుతుంది. ఆ రోజున వారిని కొట్టుతూ నెట్టుతూ నరకం వైపునకు తీసుకువెళ్లటం జరుగుతుంది. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది, మీరు తిరస్కరిస్తూ ఉండిన నరకాగ్ని ఇదే. ఇప్పుడు చెప్పండి, ఇది మంత్రజాలమా లేక మీకేమీ స్ఫురించటం లేదా? ఇక వెళ్ళండి, అందులో కాలిపోతూ ఉండండి. మీరు సహనం వహించినా వహించకపోయినా మీకు ఒకటే, మీరు చేస్తూ ఉండిన కర్మల ప్రకారమే మీకు ప్రతిఫలం ఇవ్వబడుతోంది. كلوا واشربوا هنيئا بما كنتم تعملون متكئين على سرر مصفوفة وزوجناهم بحور عين والذين آمنوا واتبعتهم ذريتهم بإيمان ألحقنا بهم ذريتهم وما ألتناهم من عملهم من شيء كل امرئ بما كسب رهين భయభక్తులు కలవారు అక్కడ ఉద్యానవనాలలో భోగ భాగ్యాలతో ఉంటారు. వారి ప్రభువు వారికి ఇచ్చే వాటిని హాయిగా అనుభవిస్తూ ఉంటారు. వారి ప్రభువు వారిని నరక శిక్ష నుండి రక్షించుకుంటాడు. వారితో ఇలా అనవడుతుంది, హాయిగా తినండి త్రాగండి, మీరు చేస్తూ ఉండిన కర్మలకు ప్రతిఫలంగా. వారు వేయబడిన ఆసనాలపై దిండ్లకు ఆనుకుని ఎదురెదురుగా కూర్చోని ఉంటారు. మేము వారికి అందమైన కళ్ళు గల సుందరాంగులనిచ్చి వివాహం చేస్తాము. విశ్వాసుల సంతానం కూడా విశ్వాసం విషయంలో దాదాపు వారి అడుగుజాడలలో నడిచి ఉంటే వారి ఈ సంతానాన్ని కూడా మేము స్వర్గంలో వారితో కలుపుతాము. ఇంకా వారి కర్మలలో వారికి ఏమాత్రం నష్టం కలుగజేయము. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉన్నాడు. وأمددناهم بفاكهة ولحم مما يشتهون يتنازعون فيها كأسا لا لغو فيها ولا تأثيم ويطوف عليهم غلمان لهم كأنهم لؤلؤ مكنون وأقبل بعضهم على بعض يتساءلون قالوا إنا كنا قبل في أهلنا مشفقين فمن الله علينا ووقانا عذاب السموم إنا كنا من قبل ندعوه إنه هو البر الرحيم మేము వారు కోరిన విధంగా వారికి అన్ని రకాల పండ్లు మాంసం పుష్కలంగా ఇస్తూ ఉంటాము. వారు ఒకరి నుండి ఒకరు మధుపాత్రలను అమితోత్సాహంతో అందుకుంటూ ఉంటారు. దానిని సేవించటం వల్ల ప్రేలాపనలు ఉండవు, చెడు నడతా ఉండదు. వారి సేవ కొరకే ప్రత్యేకించబడిన దాచబడిన ఆణిముత్యాల వంటి అందమైన బాలురు వారి సేవలో పరుగెడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. వారు పరస్పరం ప్రపంచంలో జరిగిన పరిస్థితులను గురించి అడిగి తెలుసుకుంటారు. వారు మేము మొదట మా కుటుంబం వారి మధ్య దేవునికి భయపడుతూ జీవితం గడిపేవారం, చివరకు అల్లాహ్ మాపై కనికరం చూపాడు, మమ్మల్ని తీవ్రమైన వడగాలి శిక్ష నుండి రక్షించాడు. మేము గత జీవితములో ఆయననే వేడుకుంటూ ఉండేవారము. ఆయన నిజంగానే మహోపకారి మరియు అనంత కరుణామయుడు. కనుక ప్రవక్త, నీవు హితోపదేశం చేస్తూ ఉండు. నీ ప్రభు దయ వల్ల నీవు జ్యోతిష్యుడవూ కావు, పిచ్చివాడవూ కావు. أم يقولون شاعر نتربص به ريب المنون قل تربصوا فإني معكم من المتربصين أم تأمرهم أحلامهم بهذا أم هم قوم طاغون إينا كوي إينا وناشك على انكوشن ميو إدرتو استنامو అని వారు అంటున్నారా? సరే, ఎదురు చూడండి, నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తాను అని వారికి చెప్పు. వారి బుద్ధులు వారిని ఇలాంటి మాటలే పలుకండి అని ప్రేరేపిస్తున్నాయా? లేక వారసలు దుర్మార్గములో హద్దులు మీరినవారా? فليأتوا بحديث مثله إن كانوا صادقين إينا إي خرانون سوينغا كالپنچالني وارو أنتون نارا أصل وشيوم إيمي تنتي وارو وشوشنچ دلچو كوليد وكا ويلا وارو تما إي ماتلو ستيا ونطولي أيتي إلانتي أونتشنغلا وانيني رچنچ تيسو كوراوالي أم خلقوا من غير شيء أم هم الخالقون أم خلقوا السماوات والأرض بل لا يوقنون وارو سُشْتِ كَرْتَ لَيْكُنْدَا تَمَنْتَتَ تَامَيَ پُتْيَارَا لَيْكَ وَارُو تَمَكُ تَامَيَ سُشْتِ كَرْتَ لَا لَيْكَ وَارُو بُومِنِي آكَا شَالَنُو سُشْتِنْ چَارَا అసలు విషయం ఏమిటంటే వారికి నమ్మకం లేదు. అమ్ ఇందహుమ్ ఖజాయిన రబ్బిక అమ్ హుముల్ ముసైతిరున్ అమ్ లహుమ్ సుల్లమున్ యస్తమిఉన ఫీ ఫల్యాతి ముస్తమిఉహుమ్ బిసుల్తానిన్ ముబీన్ అమ్ లహుల్ బనాతు వలకుముల్ బనూన్ నీ ప్రభువు నిక్షేపాలు వారి అధీనములో ఉన్నాయా? లేక వాటిపై వారి అధికారమే చలామణి అవుతుందా? వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా దానిపై ఎక్కి వారు పైలోకం మాటలు వినిరావటానికి? వారిలో ఎవడైనా విని ఉంటే వాడు ఏదైనా స్పష్టమైన ప్రమాణాన్ని తీసుకురావాలి. అల్లాకేమో కూతుళ్లా, మీకేమో కొడుకులా. أَمْ تَسْأَلُهُمْ أَجْرًا فَهُمْ مِنْ مَغْرَمٍ مُثْقَلُونَ أَمْ عِنْدَهُمُ الْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ نِيُّ پْرَتُفَلَ مَيْدَيْنَا إِوَّلِّ أَنِي وَارِنِ أَلُوْتُنَّا وَا بَلَوَنْ تَنْغَا پَدَي رُنَ بَارَنْ كْرِنْدَا وَارُ أَنِجُ پُوَوَدَانِكِ అగోచర సత్యాలేమైనా వారికి తెలుసా? వాటి ఆధారంగా వారు వ్రాయటానికి وَإِنْ يَرَوْا كِسْفًا مِنَ السَّمَاءِ سَاقِطًا يَقُولُوا سَحَابٌ مَّرْكُومٌ فَذَرْهُمْ حَتَّى يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي فِيهِ يُصْعَقُونَ يَوْمَ لَا يُغْنِي عَنْهُمْ كَيْدُهُمْ شَيْئًا وَلَا هُمْ يُنصَرُونَ وَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا عَذَابًا دُونَ ذَلِكَ وَلَكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ వారేదైన పన్నాగం పన్నదలచారా, ఇదే గనక నిజమైతే అవిశ్వాసుల పన్నాగం స్వయంగా వారికే వెడిసికొడుతుంది. వారికి అల్లా తప్ప మరొక ఆరాధ్యుడు ఉన్నాడా? వారు చేసే షిర్కు నుండి అల్లాహ్ పరిశుద్ధుడు. వారు ఆకాశపు తునకలు సైతం రాలిపడటం చూసినా ఈ దట్టమైన మేఘాలు అని అంటారు. కనుక ప్రవక్త, వారి మానాన వారిని వదలిపెట్టు, వారిని కొట్టి పడవేసే రోజు వచ్చే వరకు. అప్పుడు వారు దెబ్బలు తిని కింద పడిపోతారు. ఆ రోజున వారి పన్నాగాలేవీ వారికి ఏమాత్రమూ పనికిరావు. వారిని ఆదుకోవటానికి కూడా ఎవడూ రాడు. ఇంకా ఆ సమయం రావటానికి ముందు కూడా దుర్మార్గులకు ఒక శిక్ష ఉంది, కాని వారిలో చాలామంది ఎరుగరు. ప్రవక్త, నీ ప్రభువు ఉత్తరువు వచ్చే వరకు ఓర్పు వహించు. నీవు మా దృష్టిలో ఉన్నావు. నీవు లేచినప్పుడు నీ ప్రభువు స్తోత్రం చేయటంతో పాటు ఆయన పవిత్రనామాన్ని జపించు. రాత్రివేళ కూడా ఆయన పవిత్రనామాన్ని జపించు. నక్షత్రాలు అస్తమిస్తున్న వేళ కూడా.